88 బాలకాఖ్యాయిక. రామ, రాజుగారి పసివాడొకడు నిద్రపట్టేందుకోసం మంచి కథ చెప్పమని దాదిని అడిగాడు. ఆ దాది హాస్యం కోసం ఒక కథ చెప్పింది. బాబూ, ఒక నగరం ఉంది, అది ఉత్తశూన్యం. ఆ రాజుగారికి 3 కొడుకులు, వారిలో 2 ఇంకా పుట్టలేదు. 3వవాడు తల్లి కడుపులోకే చేరలేదు. ఇంతలో వాళ్ల దగ్గర బంధువులు మరణించారు. దాంతో ఆ 3 ఈ ఊరు అచ్చిరాలేదని మరో ఊరికి బయలుదేరారు. దారిలో 3 చెట్లు కనిపించాయి. అందులో 2 మొలకెత్తలేదు, 3వదానికి విత్తనమే నాటలేదు. వాటిల్లో ఒక చెట్టు కింద 3 కూర్చున్నారు. ఆ చెట్టు పూలే కోసుకొని, మాలలు కట్టుకొని మెడలో వేసుకున్నారు. ఆ చెట్టు పళ్ళే కోసుకొని, రసాలు పిండుకొని తాగారు. మళ్లీ ప్రయాణం సాగించి ముందుకు పోతుండగా మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి 3 నదులు కనిపించాయి. అందులో 2 ఎండిపోయి ఉన్నాయి, 3వ దాంట్లో నీళ్లూ లేవు. రాజకుమారులు 3 ఆ నదుల్లో జలకాలాడి సేదదీరి మళ్లీ ప్రయాణం సాగించారు. అలా ప్రయాణం చేసి చేసి ఒక నగరానికి చేరారు. అది భవిష్య నగరం, అంటే ఇంకా పుట్టవలసిన నగరం. ఆ నగరంలో 3 భవనాలు కనిపించాయి. వాటిల్లో 2 ఇంకా నిర్మించలేదు, 3వదానికి గోడలు లేవు. రాజకుమారులు గోడలు లేని ఇంట్లో మకాం పెట్టారు. అక్కడ వాళ్లకి 3 బంగారపు గిన్నెలు కనిపించాయి. వాటిల్లో 2 ముక్కలు ముక్కలే ఉన్నాయి, 3వది పొడి పొడి అయి ఉంది. రాజకుమారులు ఈ చూణ పాత్ర తీసుకుని 10 పిడికిళ్లు తక్కువగా 10 గుప్పెట్ల బియ్యం పోసి అన్నం వండారు. అన్నం ఉడికినాక 3 బ్రాహ్మణులను భోజనానికి పిలిచారు. వాళ్లలో 2 శరీరం లేదు, 3వవాడికి నోరు లేదు. నోరులేని బ్రాహ్మణుడు 10 గుప్పెళ్ల అన్నం తిన్నాడు. మిగిలిన దాన్ని రాజకుమారులు తిన్నారు. భోజనాల తరువాత రాజకుమారులు వేటకు వెళ్లారు. వాళ్లు ఇప్పటికీ ఆ పుట్టబోయే నగరంలో హాయిగా వేటాడుతూనే ఉన్నారు. రాజకుమారా, ఈ కథను మర్చిపోకుండా మనస్సులో పెట్టుకుంటే నువ్వు మంచి పండితుడివతావు. రామ, ఈ కథ విని పిల్లవాడు కలకిలా నవ్వి నిద్రపోయాడు. ఈ కథ నీకెందుకు చెప్పానంటే, మనస్సు సృష్టి చేసే ఈ ప్రపంచం కథ అంతా ఇలాంటిదే అని చెప్పటానికే. ఈ కథ విని ఆ పిల్లవాడు ఎలా సంతోషించగలిగాడు? ఈ కథలోని పదార్థాలన్నీ శూన్యవస్తువులే అని గుర్తించక తన ఆలోచనలతో, సంకల్పంలో ఆయా పాత్రలను, పదార్థాలను ఊహించుకొని దాన్ని సత్యంగా దృఢపరచుకొని దాని ద్వారా సంతోషం పొందాడు. ఈ కథలాగానే ఈ ప్రపంచం అంతా కూడా సంకల్ప మాత్రమే, అంతకన్నా అధికంగా ఏమీ లేదు. సంకల్పాన్ని సమూలంగా తొలగిస్తే ఈ ప్రపంచమే లేదు, బంధాలే లేవు, మోక్షమూ లేదు. తాడుమీద ఆయసర్వ్ 139. కనిపించే పాము మొదలైన మిథ్యా పదార్థాలు కంటికి కనిపిస్తాయి, మనస్సుకు స్ఫురిస్తాయి, నిజమేగాని వాటికి నిర్మాణక్రమం ఏదైనా ఉంటుందా? ఉండదు. మనస్సు వల్ల పుట్టే ఈ ప్రపంచం యొక్క సృష్టిక్రమం కూడా అలాంటిదే. కనుక రామ, ఈ సృష్టి ప్రక్రియ మీద దృష్టిని వదిలేసి మనోనాశనం కోసం ప్రయత్నించు.